అథర్వణ వేదాంతర్గత 16 పాశుపత బ్రహ్మోపనిషత్ శ్లోకతాత్పర్య పుష్పం పాశుపత బ్రహ్మవిద్యా సంవేద్యం పరమాక్షరం పరమానంద సంపూర్ణం రామచంద్రపదం భజే శ్లో పాశుపత బ్రహ్మవిద్య సంవేద్యం పరమాక్షరం పరమానంద సంపూర్ణం రామచంద్రపదం భజే పాశుపతము అని పిలువబడు బ్రహ్మవిద్య యొక్క అధ్యయనముచే తెలియబడినది సర్వజగత్ దృశ్యమునకు మునుముందే సర్వదా పరమై యున్నట్టిది, మార్పుచేర్పులచే స్పృశించబడకపోవుటచే అక్షరమైనట్టిది, పరమానందము స్వసంపూర్ణము అయినట్టిది, అగు శ్రీరామచంద్రపదమును ఉపాసించున్నాము. హరేహ ఓం అథహ వై స్వయంభూర్బ్రహ్మ ప్రజాహ సృజానితి కామకామో జాయతే. 1. హరేహ ఓం అథహ వై స్వయంభూహ బ్రహ్మ ప్రజాహ సృజాని ఇతి కామకామో జాయతే. ఓం సర్వము హరిమయము. తనకు తానే జనించినట్టి స్వయంభువు అగు బ్రహ్మదేవుడు ఒకానొకప్పుడు నేను జీవులను సృష్టించెదనుగాక అను కోరికను పొందారు, కామకాముడు అయినారు. అవిధంగా అన్యము రూపంగా సమస్త జగద్వ్యవహారము కల్పించబడసాగుతోంది. కామేశ్వరో వైశ్రవణః వైశ్రవణో బ్రహ్మపుత్రో వాలఖిల్యః స్వయంభువం పరిపృచ్ఛతి జగతాం కా విద్యా కా దేవతా జాగ్రత్తురియోరస్యకో దేవో. కామేశ్వరో వైశ్రవణో బ్రహ్మపుత్రో వాలఖిల్యః స్వయంభువం పరిపృచ్ఛతి జగతాం కా విద్యా కా దేవతా జాగ్రత్తురియోః అస్యకో దేవః. ఒక సమయంలో కామేశ్వరుడు, వైశ్రవణుడు, బ్రహ్మపుత్రుడు, వాలఖిల్యుడు అను నలుగురు ఋషులు బ్రహ్మదేవుని సమీపించి ఈ విధంగా అడిగారు. తండ్రి, 1. ఈ సమస్త జగత్తులలో అత్యుత్తమమైన విద్య ఏది? 2. ఈ జగత్తులకు దేవతలు డివైన్ టు ఓల్ వర్డ్స్ ఎవరు? జాగ్రత్కు దేవత ఎవరు? తురియమునకు దేవత ఎవరు? యాని తస్య వశాని కాలాహ కియత్ ప్రమాణాహ కస్యాజ్ఞయ రవిచంద్రగ్రహాదయో భాసంతే కస్య మహిమా గగనస్వరూప యాని తస్య వశాని కాలాహ కియత్ ప్రమాణాహ కస్య ఆజ్ఞయ రవిచంద్ర గ్రహాదయో భాసంతే కస్య మహిమా గగనస్వరూపః. 3. ఆ దేవత వశంగా ఏమేమి ఉన్నాయి? 4. కాలము ఎంత ప్రమాణము కలిగి ఉంటోంది? 5. ఎవ్వరి ఆజ్ఞచే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహములు మొదలైననవి ఒకానొక విధి విధానంగా భాసిస్తున్నాయి? 6. ఆకాశ స్వరూపం యొక్క మహిమ ఎవ్వరిది? ఏతదహం శ్రోతుమిచ్ఛామి నాన్యో జానాతి త్వం బ్రూహి బ్రహ్మన్. ఏతత్ అహం శ్రోతుం ఇచ్ఛామి నాన్యో జానాతి త్వం బ్రూహి బ్రహ్మన్. స్వామీ స్వయంభూ బ్రహ్మదేవ, ఈ విశేషాల వివరణలు మేము శ్రవణం చేయతలచి మిమ్ములను శరణువేడుచున్నాము. ఈ విశేషాలు మీరు మాత్రమే ఎరిగియున్నారు, అందుచేత దయతో మీరే వివరించి బోధించ ప్రార్థన. స్వయంభూరువాచ కృత్స్న జగతాం మాతృక విద్య ద్వివర్ణస్హిత ద్వివణమత. 2. స్వయంభూహ ఉవాచ కృత్స్న జగతాం మాతృక విద్య ద్వి త్రివర్ణసహిత ద్వివణమాత్ర ద్వివణమత. బ్రహ్మదేవుడు ఈ జగత్తు యొక్క ఉత్పత్తిని వివరించే మాతృక విద్య 2-3 వర్ణములతో కూడి ఉన్నది. 2 వర్ణములైన మాతృకలు 3 వర్ణములతో కూడినది. 4 తీరులైన చాతుర్మాత్రాత్మ ఏకము అగు ఓంకార రూపిణియే అయి ఉన్నది. నాకు కూడా ప్రాణాత్మకమైన దేవత ఆ మాతృక విద్యే. త్రివర్ణ సహిత చతుర్మాత్రాత్మకోంకారో మమ ప్రాణాత్మికా దేవత. అహమేవ జగత్త్రయస్యేకః పతయః మమ వశాని సర్వాణి యుగాన్యపి త్రివర్ణ ఉపేత చతుర్మాత్రాత్మక ఓంకార రూపిణి మమ ప్రాణాత్మికా దేవత. అహమేవ జగత్ త్రయకః పతయః మమ వశాని సర్వాణి యుగాన్యపి. 1. అమ ద్వివర్ణాత్మకము. 2. అవమ త్రివర్ణాత్మకము. 3. అవమహంస చాతుర్మాత్రాత్మకము. భూస్వర్గ పాతాళ త్రిజగత్తులకు ఏకైక పతిని ప్రభువును నేనే. యుగములన్నీ నాకు వశమై అండర్ మై కంట్రోల్ ఉంటున్నాయి. అహోరాత్రాదయో మత్సంవర్ధితాః కాలాః మమ రూప రవేస్తేజశ్చంద్రనక్షత్రగ్రహతేజాంసీ చ గగనౌ మమ త్రిశక్తిమాయా స్వరూప. అహోరాత్రాదయో మత్ సంవర్ధితాః కాలాః మమ రూపం రవేః తేజః చంద్ర నక్షత్ర గ్రహ తేజాంసి చ గగనో మమ త్రిశక్తి మాయాస్వరూపః రాత్రిపగలన్నేవి నాచే వృద్ధి చేయబడుచున్నట్టి నా యొక్క కాలస్వరూపము సూర్యతేజస్సు చంద్రుడు నక్షత్రములు గ్రహములు ఆకాశము మొదలైనవన్నీ కూడా నా యొక్క మాయాస్వరూపమే ఆకాశమున వెలేచున్నాయి. నాన్యో మదస్తి తమోమాయాత్మకో రుద్రః సాత్వికమాయాత్మకో విష్ణు రాజసమాయాత్మకో బ్రహ్మ ఇంద్రాదయస్తామసరాజసాత్మిక న సాత్వికః కోపి అఘోరః సర్వసాధారణస్వరూప నాన్యో మత్ అస్తి నాన్యో మదస్తి తమో మాయాత్మకో రుద్రః సాత్విక మాయాత్మకో విష్ణుః రాజస మాయాత్మకో బ్రహ్మ ఇంద్రాదేహ తామస రాజసాత్మికాః న సాత్వికః కోపి అఘోరః సర్వసాధారణస్వరూపః ఎక్కడా ఏది కూడా నాకు వేరుగా ఏమాత్రము లేదు. రుద్రుడు తమో మాయాత్మకుడు, విష్ణువు సాత్విక మాయాత్మకుడు, బ్రహ్మయో రాజస మాయాత్మకుడు, ఇంద్రుడు మొదలైన దేవతలంతా తామస రాజసాత్మకులు. కేవల సాత్విక రూపుడు ఎవరూ లేరు, ప్రకృతిలో ఉండరు. అఘోరము సూక్ష్మరూపము సర్వసాధారణ స్వరూపమయ్యున్నది. స్థూలమంతా సూక్ష్మరూప ప్రదర్శనమే. సమస్తయగానాం రుద్రః పశుపతయః కర్తా రుద్రో యాగదేవో విష్ణురధ్వర్యుర్హోతేంద్రో దేవతా యజ్ఞభుగ్ సమస్తయాగానాం రుద్రః పశుపతయః కర్తా రుద్రో యాగదేవః విష్ణుః అధ్వర్యః హోతా ఇంద్రః దేవతా యజ్ఞభుక్ సమస్తయాగములకు పశుపతి యగురుద్రుడు కర్త. రుద్రుడు యాగదేవుడు, విష్ణువు ఆధ్వర్యుడు, యజ్ఞమునందు మంత్రవిధానము నడుపువాడు. ఇంద్రుడు హోత రుక్కులు తెలిసిన ఋత్విక్కు హోమము చేయువాడు. దేవతలు యజ్ఞభోక్తలు. మానసం బ్రహ్మ మాహేశ్వరం బ్రహ్మ మానసం హంసః సోహం హంస ఇతి. మానసం బ్రహ్మ మాహేశ్వరం బ్రహ్మ మానసం హంసః సోహం హంస ఇతి. బ్రహ్మ మానసము మనోరూపము, బ్రహ్మ మహేశ్వరుడు, హంస మానసము, హంస సోహం. తన్మయజ్ఞో నాదానుసంధానం తన్మే వికారో జీవః పరమాత్మస్వరూపో హంసః. తన్మయ యజ్ఞో నాదానుసంధానం తన్మయ వికారో ద్విజీవః పరమాత్మస్వరూపో హంసః. తన్మయ తత్ మయ యజ్ఞము యొక్క నాదానుసంధానము తన్మయ వికారమే ఈ జీవుడు. హంస ఏ సోహం, అదియే పరమాత్మస్వరూపము. అంతర్బహిశ్చరతి హంసః అంతర్గతోనుకాశాంతర్గత సుపర్ణస్వరూపో హంసః. మూడు అంతర్బహ్య చరతి హంసః అంతర్గతో అనవకాశాంతర్గత సువర్ణస్వరూపో హంసః. హంసయే బాహ్య అభ్యంతరములలో చరించినది. సమస్తమునకు అంతర్గతము, ఆకాశ తనవకాశములకు కూడా అంతర్గతుడు ఎవరు? సువర్ణస్వరూపుడగు హంసయే. షణ్ణవతితత్వతంతువద్వ్యక్తం చిత్సూత్రయచిన్మయలక్షణం నవతత్వత్రిరావృతం షణ్ణవతి 96 తత్వతంతువద్వ్యక్తం చిత్సూత్రయచిన్మయలక్షణం నవతత్వత్రిరావృతం. అట్టి కేవలమగు హంస 96 తత్వములతో తంతువులె తామరతూడు దారమువలె వ్యక్తము మానిఫెస్టేడ్ అగుచున్నది. చిత్సూత్రత్రయముతో మూడు సూత్రములతో ఎరుగువాడు ఎరుక ఎరుగబడునదలతో కూడి హంస చిన్మయలక్షణుడు. నవతత్వములతో నవాత్మగుణములు జ్ఞాన సుఖ దుహఖ ఇచ్ఛాద్వేష ప్రయత్న ధర్మ అధర్మ సంస్కారములతో మూడు పేటలతో సత్వరజోతమములతో హం త్రిరావృతమై ఏర్పడి ఉంటోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమగ్నిత్రయకలోపేతం బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం అగ్నిత్రయ కళోపేతం. హంస ఇంకా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకము సృష్టి స్థితి లయాత్మికము. అహవనియాగ్ని దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని అనబడు త్రయాగ్నులు తన యొక్క కళలుగా యజ్ఞమునందు కలిగి ఉన్నట్టిది. చిద్గ్రంథిబంధనం అద్వైతగ్రంథ చిత్ గ్రంథి బంధనం. అద్వైతగ్రంథ చిత్ ఎరుక ఎరుగువాడు, ఎరుగబడునది అనబడు గ్రంథులచే ముడులచే బంధనము కలిగి ఉంటోంది. జీవాత్మ పరమాత్మల పరస్పర అద్వితీయత్వము అనే అద్వైత గ్రంథి కలిగి ఉన్నట్టిది కూడా. యజ్ఞసాధారణాంగం బహిరంతజ్వలనం, యజ్ఞసాధారణాంగం బహిరంతః జ్వలనం. ఈ విశ్వమంతా తన యొక్క యజ్ఞరూపముగా సాధారణమైన అంగముగా కలిగి ఉన్నట్టిది హంస. బాహ్య అభ్యంతరములుగా వెలుగొందుచున్నట్టిది హంస. యజ్ఞాంగలక్షణ బ్రహ్మస్వరూపో హంస. ఉపవితలక్షణ సూత్ర బ్రహ్మగా యజ్ఞాహ. యజ్ఞాంగలక్షణ బ్రహ్మస్వరూపో హంస. ఉపవితలక్షణ సూత్ర బ్రహ్మగా యజ్ఞాహ. హంసయే ఆత్మయే లేక బ్రహ్మమే ఈ సమస్తమును తన స్వరూపముగా కలిగి యజ్ఞాంగములు తన లక్షణములుగా కలిగి ఉన్నట్టిది. యజ్ఞము సూత్రబ్రహ్మగతమై ఉపవీతాలక్షణములు కలిగి ఉన్నట్టిది. బ్రహ్మాంగలక్షణయుక్తో యజ్ఞసూత్రం తద్బ్రహ్మసూత్రం. యజ్ఞసూత్ర సంబంధి బ్రహ్మయజ్ఞ. బ్రహ్మాంగలక్షణయుక్తో అయజ్ఞసూత్రం తద్బ్రహ్మసూత్రం. యజ్ఞసూత్ర సంబంధి బ్రహ్మయజ్ఞ. యజ్ఞసూత్రము బ్రహ్మము యొక్క ద్రష్ట దర్శన దృశ్య దృక్ బ్రహ్మాంగలక్షణముల సంజ్ఞ అదియే తత్వరూపమే బ్రహ్మసూత్రము. యజ్ఞసూత్ర సంబంధముగా బ్రహ్మయజ్ఞము అనబడుతోంది. తత్స్వరూపంగాని మాత్రాణి మనో యజ్ఞస్య హంసో యజ్ఞసూత్రం. తత్స్వరూప అంగాని మాత్రాణి మనోయజ్ఞస్య హంసో యజ్ఞసూత్రం. అద్దాని అంగములు శబ్దస్పర్శ రూపరసగంధములనబడే పంచ తన్మాత్రలు. మనస్సుతో చేసే మనోయజ్ఞమునకు హంస సోహం ఏ యజ్ఞ సూత్రము. ప్రణవం బ్రహ్మసూత్రం బ్రహ్మయజ్ఞమయం. ప్రణవాంతర్వర్తి హంసో బ్రహ్మసూత్రం. ప్రణవం బ్రహ్మసూత్రం బ్రహ్మయజ్ఞమయం. ప్రణవ అంతర్వర్తి హంసో బ్రహ్మసూత్రం. ఓం ఔమహంస అను ప్రణవము బ్రహ్మ యజ్ఞమునందు బ్రహ్మసూత్రము. ప్రణవ తాంతర్వర్తి అంతరంగా వర్తించునది అగుహంసయే సోహమ్యే బ్రహ్మసూత్రము. తదేవ బ్రహ్మయజ్ఞమయం మోక్షక్రమం. బ్రహ్మసంధ్యాక్రియా మనోయాగ. సంధ్యాక్రియా మనోయాగస్య లక్షణం. తదేవ బ్రహ్మయజ్ఞమయం మోక్షక్రమం. బ్రహ్మసంధ్యాక్రియా మనోయాగ. సంధ్యాక్రియా మనోయాగస్య లక్షణం. ఇవన్నీ బ్రహ్మసంధ్యాక్రియలు. మనోయాగము బ్రహ్మయజ్ఞమయ విశేషములు. మోక్షమునకు క్రమ విధానము. మనోయాగము యొక్క లక్షణ విశేషమే సంధ్యాక్రియ. యజ్ఞసూత్ర ప్రణ బ్రహ్మయజ్ఞ క్రియాయుక్తో బ్రాహ్మణ. బ్రహ్మచర్యేణ హరంతి దేవాః. యజ్ఞసూత్ర ప్రణవ బ్రహ్మయజ్ఞ క్రియాయుక్తో బ్రాహ్మణ. బ్రహ్మచర్యేణ చరంతి దేవాః. యజ్ఞసూత్రము ప్రణవోపాసన బ్రహ్మయజ్ఞము అనుక్రియలు ఆ బ్రాహ్మణము అనబడుచున్నాయి. నిర్వర్తించువారు బ్రాహ్మణులు. దేవతలు బ్రహ్మమునందు ఆచరణ కలిగి ఉన్నారు. హంససూత్రచర్య యజ్ఞాః. హంస ప్రణవయోరభేద. నాలుగు హంస సూత్రచర్య యజ్ఞాః. హంస ప్రణవయోః అభేదః. హంస ఆత్మ సోహం యొక్క సూత్ర ఇండికేటివ్ చర్యలు యజ్ఞములు. హంస ప్రణవము అభేదమైనవి, ఏకరూపము కలిగినట్టివి. హంసస్య ప్రార్థనాస్త్రికాల త్రికాలస్త్రివర్ణ. హంసస్య ప్రార్థనాః త్రికాలాః త్రికాలాః త్రివర్ణాః. హంస యొక్క ప్రార్థనా రూపములే త్రికాలములు. త్రికాలములు భూతవర్తమాన భవిష్యత్ కాలములు ఆత్మకు త్రివర్ణములు మూడు రంగులు వంటివి. త్రేతాగ్నినుసంధానో యాగ. త్రేతాగ్న్యాత్మకు త్రివర్ణం కరహంసానుసంధానోంతర్యాగ. త్రేతాగ్ని జ్ఞేన్ అనుసంధానో యాగ. త్రేతాగ్న్య ఆత్మాకృతి వర్ణ ఓంకార హంస అనుసంధానో అంతర్యాగ. గార్హపత్యము దక్షిణాగ్ని ఆహవనీయము అనబడు త్రేతాగ్నుల అగ్నిత్రయము యొక్క అనుసంధానమే యాగము. త్రైతాగ్నులైనట్టి జీవాత్మ ఈశ్వరుడు పరమాత్మల త్రైతాగ్నుల ఏకాత్మకృతి వర్ణనయే ఓంకారము. అట్టి త్రేతాగ్నుల ఆత్మకృతి వర్ణము ఓంకారముతో అనుసంధానమే అంతర్యాగము. చిత్స్వరూపవత్తన్మయం తురియ స్వరూపం, చిత్స్వరూప సత్తన్మయం తురియ స్వరూపం. చిత్స్వరూపముతో కూడిన సత్తన్మయమే తురియ స్వరూపము. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు సాక్షి అయి ఆ మూడిటిని సంచార స్థానములుగా కలిగి ఉన్నట్టిది తురియము. అంతరాదిత్యే జ్యోత్యః స్వరూపో హంసః యజ్ఞాంగం బ్రహ్మసంపత్త్యః. బ్రహ్మప్రవృత్తౌ తత్ప్రణవహంససూత్రేణైవ ధ్యానమాచరంతి. అంతరాదిత్యే జ్యోతిస్వరూపో హంసః యజ్ఞాంగం బ్రహ్మసంపత్త్యః. బ్రహ్మప్రవృత్తౌ తత్ప్రణవహంస సూత్రేణైవ ధ్యానం ఆచరంతి. అంతర్గమైన ఆదిత్యుని జ్యోతిస్వరూపమే హంస. బ్రహ్మసంపత్తియే బ్రహ్మతత్వజ్ఞానమే యజ్ఞములో ముఖ్యమైన సంపత్తి, సంపదా విశేషము. ప్రణవము ఓంకారము ధ్యానించేటప్పుడు అది బ్రహ్మసంపత్తికి సూత్రముగా ధ్యానిస్తూ బ్రహ్మభావనయే ఆచారణగా కలిగి ఉండటము బ్రహ్మప్రవృత్తి. ప్రోవాచ పునః స్వయంభువం ప్రతిజానితే బ్రహ్మపుత్రో ఋషిర్వాలఖిల్యః. హంససూత్రాణి కతి సంఖ్యాని కియద్వా ప్రమాణం. ప్రోవాచ పునః స్వయంభువం ప్రతిజానితే బ్రహ్మపుత్రో ఋషయః వాలఖిల్యః. హంససూత్రాణి కతి సంఖ్యాని కియద్వా ప్రమాణం. ఇంకా బ్రహ్మ మానసపుత్రుడగు వాలఖిల్య మహర్షి స్వయంభువు ప్రజాపతి అగు బ్రహ్మదేవుల వారిని ఈ విధంగా అడిగారు, హంససూత్రములు ఎన్ని? దానికి ప్రమాణము ఏమిటి? హృద్యాదిత్యమరిచినాం పదం షణ్ణవత్యః. చిత్సూత్రఘ్రాణయో స్వర్నిర్గత ప్రణవధారా షడంగులదశాసిత్యః. స్వయంభువవాచ హృత్ ఆదిత్యమరిచిన పదం షణ్ణవత్యః 96. చిత్సూత్రఘ్రాణయో స్వరనిర్గత ప్రణవధార 6 అంగుళదల అసిత్యః. శ్రీ స్వయంభువు ఈ విధంగా వివరించారు, హృదయము అనే సూర్యుని యొక్క కిరణములు ప్రసరణ స్థానములు 96. చిత్సూత్రము అనే ఘ్రాణము వాయుసంచలము యొక్క స్వర నిర్గతమైన ప్రణవాధారములు 6 అంగుళముల విస్తీర్ణతతో 80 దళములు. వామబాహు దక్షిణ క్యోరంతశ్చరతి హంసః పరమాత్మా బ్రహ్మగుహ్య ప్రకారో నాన్యత్ర విదితః. వామబాహు దక్షిణ కట్యోహ అంతశ్చరతి హంసః పరమాత్మా బ్రహ్మగుహ్య ప్రకారో నా అన్యత్ర విదితః. ఎడమ భుజమునకు కుడికంటికి కుడి మొల ప్రదేశమునకు మధ్యగా హంసరూపుడగు పరమాత్మ సంచారము కలిగి ఉన్నారు. బ్రహ్మగుహ్య ప్రకారమును బ్రహ్మతత్వ రహస్యమును అనుసరించి అన్యత్ర తెలియబడడం లేదు. ఆత్మ అనన్యము, ఆత్మకు వేరుగా ఏదీ లేదు. జానంతి తేమూత ఫలకాః సర్వకాలం హంసం ప్రకాశకం. ఏ జానంతి తే అమూత ఫలకాః సర్వకాలం హంస ప్రకాశకం. ఆత్మకు వేరుగా ఏదీ లేదు అను అనన్యత్వమును ఎరిగినవారు అమృత ఫలము పొందినవారుగుచున్నారు. త్రికాలములు అనబడే సర్వకాలములందు హంస ఆత్మ ఈ సమస్తముగా ప్రకాశమానమే ఉన్నది. ప్రణవహంసాంతధ్యాన ప్రకృతిం వినా న ముక్త్యః నవసూత్రాన్పరిచర్చితాన్ తేపి యద్బ్రహ్మ చరంతి. అంతరాదిత్యే న జ్ఞాతం మనుష్యాణం ప్రణవహంస అంతధ్యాన ప్రకృతిం వినా న ముక్త్యః నవసూత్రాన్ పరిచర్చితాన్ తేపి యద్బ్రహ్మ చరంతి. అంతరాదిత్యం న జ్ఞాతం మనుష్యాణం ప్రణవహంస ద కోంప్రిహెన్సివ్ సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీ సెల్ఫ్ యొక్క అంతరధ్యానముగా సమస్త ప్రకృతిని దర్శించటమునకు వేరుగా ముక్తికి నిర్వచనము లేదు. సమస్తము స్వస్వరూపాత్మగా అనునిత్యము సందర్శించటమే ముక్తి, మరొకటేదీ కాదు. ఎవరైతే 99 సూత్రములను పరిచర్చించి ఇది ఎరుగుచున్నారో అట్టివారు స్వాభావికముగా బ్రహ్మమునందు చరించుచున్నవారుగుచున్నారు. మానుషా ఇంద్రియ పరిమిత దృశ్య పరిమిత దృష్టిచే అంతరాదిత్యుని అంతర సూర్యుడగు ఆత్మను ఎరుగజాలుకున్నారు. జగదాదిత్యో రోచత ఇతి జ్ఞాత్వాతే మత్య విభుధాస్తపన ప్రార్థనాయుక్త ఆచరంతి. జగదాదిత్యో రోచత ఇతి జ్ఞాత్వాతే మర్యా విభుధాః తపన ప్రార్థనాయుక్త ఆచరంతి. ఈ జగత్తు అంతరాదిత్యుని ఆత్మపురుషుని రుచికర ప్రదర్శనము అని ఎరిగనవారు విభుదులే, తెలివి కలవారే ఆత్మయందే ప్రార్థనాయుక్తమైన తపన తపస్సును ఆచరిస్తూ ఉంటారు. వాజపేయ పశుహర్త అధర్యరింద్రో దేవతా అహింస ధర్మయగః పరమంసో ధర్యు. 5. వాజపేయ పశుకర్త ఆధర్యః ఇంద్రో దేవతా అహింస ధర్మయగః పరమహంసో అధర్యః. వాజపేయ ఆత్మయజ్ఞమునందు ఇంద్రియ పశువులను పాలించు పశుకర్త పశుపతి ఏ ఆధర్యుడు. యజుర్వేద మంత్రాలు చదువువాడు ఇంద్రుడు దేవత. అహింసయే ధర్మయగము పరమహంసయే ఆధర్వ్యుడు. సోహం పరమం కేవలమగు నేనే నేను అనునదే పరమహంస స్థితి. పరమాత్మా దేవత పశుపత్యః బ్రహ్మోపనిషదో బ్రహ్మ స్వాధ్యాయుక్త బ్రాహ్మణశ్చరంతి. పరమాత్మా దేవత పశుపత్యః బ్రహ్మోపనిషదో బ్రహ్మ స్వాధ్యాయయుక్త బ్రాహ్మణాః చరంతి. పరమాత్మయే పశుపతి దేవత ఇంద్రియములకు నియామకుడు అధినేత. బ్రహ్మోపనిషత్తులు బ్రహ్మ బ్రాహ్మణులు బ్రహ్మము గురించిన స్వాధ్యాయుక్తులుగా చరించువారు. బ్రహ్మము గురించి అధ్యయనము చేస్తూ ఎలుగెత్తి గానము ప్రకటించువారు. హోత ఋగ్వేద మంత్రములు చదువువారు. ఉద్గాత సామవేద మంత్రాలను గానం చేయువాడు. ఆధ్వర్యుడు యజుర్వేద వేదమంత్రాలను ఉచ్చరించువాడు. బ్రహ్మ అథర్వణ వేదమంత్రాలను పలుకువారు. ఆధ్వర్యుడు ముఖ్యుడు. యజ్ఞము మొత్తాన్ని ఏ పొరపాటు లేకుండా జరిపించువారు. ఋత్విక్కులు యజ్ఞములోని తక్కిన అనేక కార్యక్రమములు నడిపించువారు. ఉదా అగ్నిధ్రుడు ప్రతిప్రస్థాత నేష్ట ఉపద్రష్ట మొదలైనవారు. అశ్వమేధో మహాయజ్ఞకథ తద్రాజ్న బ్రహ్మచర్యమాచరంతి. అశ్వమేధో మహాయజ్ఞకథ తద్రాజ్న తత్రాజ్న బ్రహ్మచర్యం ఆచరంతి. అశ్వమేధము అననది మహాయజ్ఞ కథా సంవిధానముగా మనము చెప్పుకొంటున్నాము. అశ్వమేధము నిర్వర్తించు రాజు బ్రహ్మచర్యము ఆచరించటమును అశ్వము ఆత్మజ్ఞానముగాను విధానము మనోర్స్వ సంచార విజయముగాను ఎరుగుదురుగాక. సర్వేషాం పూర్వోక్త బ్రహ్మయజ్ఞక్రమం ముక్తిక్రమమితి. సర్వేషాం పూర్వోక్త బ్రహ్మయజ్ఞక్రమం ముక్తిక్రమం ఇతి. బ్రహ్మయజ్ఞము అని వేదవామ్యంలో వివరించబడుచున్నదంతా క్రమముక్తి విధానము. బ్రహ్మపుత్రః ప్రోవాచ ఉదితో హంస ఋషయః స్వయంభూస్థిరోదధే రుద్రో బ్రహ్మోపనిషదో హంసజ్యోత్యః పశుపతయః. బ్రహ్మపుత్రః ప్రోవాచ ఉదితో హంస ఋషయః స్వయంభూః తిరోదధే రుద్రోపనిషదో హంసజ్యోత్యః పశుపతయః. పూర్వోక్తమైన బ్రహ్మయజ్ఞక్రమము ముక్తిప్రదమని పలుకుచూ బ్రహ్మమానస పుత్రులకు బ్రహ్మదేవుడు ఇంకా చెప్పసాగారు. హంసూషి ఉదయించగానే స్వయంభూ తిరోధానము అంతర్ధానము అగుచున్నాడు. అనగా సృష్టిక్రమమంతా కల్పితమాత్రమే అగుచున్నది. సృష్టి సృష్ట్యనుభవము కూడా కల్పితమాత్ర అసహజ సత్యముగా తెలియవస్తున్నది. రుద్రోపనిషత్లో వర్ణించబడిన హంస జ్యోతియే పశుపతి. ప్రణవస్తారకః స ఏవం వేద హంసాత్మమాలికావణ బ్రహ్మకాల ప్రచోదిత. ప్రణవః తారకః స ఏవం వేద హంసాత్మ మాలికావర్ణ బ్రహ్మకాల ప్రచోదిత. ప్రణవము ఔమా ఓం తారకము తరింపజేయనది. ఈ విధంగా ఎవడు తెలుసుకుంటాడో అట్టివాడు హంసాత్మక మాలికావర్ణ బ్రహ్మకాల ప్రచోదితుడు అగుచున్నాడు. పరమాత్మ పుమానితి బ్రహ్మసంపత్తికారిణి 1. అధ్యాత్మ బ్రహ్మకల్పస్యాకృతి పరమాత్మ పుమాన్ ఇతి. బ్రహ్మసంపత్తికారిణి అధ్యాత్మ బ్రహ్మకల్పస్య ఆకృత్యః పరమాత్మయే పురుషుడు. బ్రహ్మసంపత్తి ప్రకృతియే సమస్తమునకు కారణము. అధ్యాత్మము బ్రహ్మకల్పనకు ఆకారము ఆకృ. కీదృశీ కథ బ్రహ్మజ్ఞాన ప్రభా సంధ్యాకాలో గచ్చతి ధీమతా. హంసాఖ్యో దేవమాత్మాఖ్యమాత్మతత్వ ప్రజాకథం భ్రిండు. కీదృశీ కథ బ్రహ్మజ్ఞాన ప్రభా సంధ్యాకాలో గచ్చతి ధీమతా. హంసాఖ్యో దేవం ఆత్మాఖ్యం ఆత్మతత్వ ప్రజాకథం. అట్టి ఆధ్యాత్మము ఏ విధంగా కనబడుచున్నది? ధీమంతులు సంధ్యాకాలము ప్రవేశించి బ్రహ్మజ్ఞాన ప్రభ ఏమని పొందారు? హంసాఖ్యుడు అనే ఆయన లేక హంససోహం అధ్యయనుడు ప్రజాకథనమగు ఆత్మతత్వ దేవుని కథను కథనమును తమ తపస్సు ద్వారా ఎరిగి లోకమునకు చాటి చెప్పారు. హంసయే దేవత, హంసయే ఆత్మ గురించిన వివరణ, హంసయే ఆత్మతత్వ ప్రజాకథనము. అంతఃప్రణవనాదాఖ్యో హంసః ప్రత్యయబోధకః అంతర్గత ప్రమాగుఢం జ్ఞాననాళం విరాజితం. 3. అంతఃప్రణవనాదాఖ్యో హంసః ప్రత్యయబోధకః అంతర్గత ప్రమాగూఢం జ్ఞాననాళం విరాజితం. అంతరములోని ప్రణవనదాఖ్యుడే ఇన్నర్ వాస్ ఎక్స్ప్రెస హంస ప్రత్యయ బోధకుడు. అంతర్గత కేవల బుద్ధియందు రహస్యముగా గూఢముగా ప్రకాశించుచున్నట్టిది జ్ఞాననాళములో విరాజిల్లుచున్నట్టిది హంస జీవాత్మ. శివసత్యాత్మకం రూపం చిన్మయానందవేదితం నాదబిందుకలా త్రీణి నేత్రం విశ్వవిచేష్టితం. 4. శివసత్యాత్మకం రూపం చిన్మయానంద వేదితం నాదబిందు కళా త్రీణి నేత్రం విశ్వ విచేష్టితం. శివ సత్యాత్మక రూపమే పురుష ప్రకృతి చిన్మయానందముగా ఆయిమాయి తెలియబడుతోంది. అట్టి చిన్మయానందము నాదబిందు కళలు సౌండ్ పిన్ అండ్ ఆర్ట్ అనే త్రినేత్రములతో విశ్వముగా నిర్మితమై ప్రదర్శితమయ్యున్న త్రియంగాని శిఖ త్రీణి ద్విత్రాణం సంఖ్యమాకృత్య అంతర్గూఢ ప్రమా హంస ప్రమాణానిర్గతం బహ్యః. 5. 6. త్రియంగాని శిఖా త్రీణి ద్విత్రాణాం సాంఖ్యం ఆకృత్యః అంతర్గూఢ ప్రమా హంస ప్రమాణాత్ నిర్గతం బహ్యః. సాంఖ్యము జ్ఞానవిచారణ కూత్రి అంగములు జగత్స్వప్న సుషుప్తులు జగజ్జీవ ఈశ్వరులనబడే త్రిశిఖలు. 2, 3 ఆకృతులు ఉంటోంది. అంతర్గూఢంగా గల ప్రమ యథార్థమగు ఆత్మ ఏ హంస. అట్టి అంతర్గూఢాత్మయే ప్రమాణము ఆస్ ఆన్ అప్పిరాన్స్ గా జగత్తు అయి బహిర్గతమవుతోంది. బ్రహ్మసూత్రపదం జ్ఞేయం బ్రాహ్మం విధ్యుక్తలక్షణం హంసార్క ప్రణవధ్యానమిత్యుక్తో జ్ఞానసాగరే. 6. ఏతద్విజ్ఞానమత్రేణ జ్ఞానసాగర పరగః బ్రహ్మసూత్రపదం జ్ఞేయం బ్రాహ్మ్యం విధ్యుక్తలక్షణం హంసాఖ్య ప్రణవధ్యానం ఇక్కిప్తో జ్ఞానసాగరే ఏతత్ విజ్ఞానమాత్రేణ జ్ఞానసాగర పార్గః. ఈ సమస్తము బ్రహ్మము యొక్క విధిప్త లక్షణ విశేషమే. ఆల్ దిస్ ఇస్ ద డ్యూలీ ఎగ్జిబిటెడ్ క్వాలిటీ ఆఫ్ బ్రాహ్మన్ అను అవగాహనయే బ్రహ్మసూత్ర పదము. హంసాఖ్యమైన ప్రణవధ్యానమే ఆత్మ జ్ఞానసాగరముగా చెప్పబడుతోంది. ఈ మాత్రము తెలుసుకున్నంత మాత్రం చేత ఈ జీవుడు జ్ఞానసాగర పారగుడు అగుచున్నాడు. స్వతః శివః పశుపతః సాక్షి సర్వస్య సర్వదాత్. 7. సర్వేషాం తు మనస్తేన ప్రేరితం నియమేన తు విషయే గచ్చతి ప్రాణశ్చేష్టతే వాగ్వదత్యపి. 8. స్వతః శివః పశుపతః సాక్షి సర్వస్య సర్వదా సర్వేషాం తు మనః తేన ప్రేరితం నియమేన తు విషయే గచ్చతి ప్రాణః చేష్టతే వాక్ వదత్యపి. ఈ జీవుడు స్వతహగా శివుడే. శివతత్వం శివోహం. అట్టి పశుపతియే కేవల సాక్షి. ఆ స్వతః శివుడగు పశుపతి చైతన్యమే సర్వదేహములలో సమస్త జీవుల యొక్క మనోరూపమై నియమానుసారంగా సమస్త జీవులను ప్రేరితము ఇన్స్పైర్డ్ చేయుచున్నది. ప్రాణము ఇంద్రియ విషయముల వైపుగా వెళ్ళుచున్నది. వాక్కు మాట్లాడు చేష్ట కలిగి ఉంటోంది. చక్షుః పశ్యతి రూపాణి శ్రోత్రం సర్వం శృణోత్యపి అన్యాని కాని సర్వాణి తేనైవ ప్రేరితాని తు. 9. చక్షుః పశ్యతి రూపాణి శ్రోత్రం సర్వం శృణోత్యపి అన్యాని కాని సర్వాణి తేనైవ ప్రేరితాని తు. కళ్ళు రూపములను చూస్తూ ఉన్నది. చెవులు సమస్త శబ్దాలను వింటూ ఉన్నది. అట్లాగే సమస్త ఇంద్రియములు ప్రాణశక్తిచేతనే ప్రేరణ పొందుచున్నాయి. విషయముల కల్పనచే జగత్తుగా అనుభవము పొందుచున్నాయి. ప్రాణేశ్వరుని ప్రాణశక్తి ప్రేరణయే ఇదంతా. స్వం స్వం విషయముద్దిశ్య ప్రవర్తంతే నిరంతరం ప్రవర్తకత్వం చాప్యస్య మాయయ న స్వభావతః. 10. స్వం స్వం విషయం ఉద్దిశ్య ప్రవర్తంతే నిరంతరం ప్రవర్తకత్వంచాపి అస్య మాయయా న స్వభావతః. ఆ విధంగా ఇంద్రియములన్నీ కూడా వాటివాటి విషయముల గురించి నిరంతరము ప్రాణశక్తి వలన ప్రవర్తన కలిగి ఉంటున్నాయి. ఏ జీవుడైతే అట్టి ఇంద్రియములతో విషయముల పట్ల ప్రవర్తకుడై ఉన్నాడో అదంతా మాయచేతనే. అంతేగాని ఇంద్రియ విషయానుసంధానము అనేది ఈ జీవుని సహజ స్వభావము కాదు. ఆత్మత్వమే సహజ స్వభావము. శ్రోత్రమాత్మని చాధ్యస్థం స్వయం పశుపతః పుమాన్. శ్రోత్రం ఆత్మని చాధ్యస్థం స్వయం పశుపతః పుమాన్. వినికిడి హియరింగ్ అనున్నది అధ్యస్థము, ఇన్నర్ ప్లెస్డ్ అయి ఉన్నది ఆత్మయందే. ఇక ఈ పురుషుడు జీవుడు స్వయముగా పశుపతి శివ స్వరూపుడే. అనుప్రవిశ్య శ్రోత్రస్య దదాతి శ్రోత్రతాం శివః. 11. మనః స్వాత్మని చాధ్యస్థం ప్రవిశ్య పరమేశ్వరః. అనుప్రవిశ్య శ్రోత్రస్య దదాతి శ్రోత్రతాం శివః. మనః స్వాత్మని చాధ్యస్థం ప్రవిశ్య పరమేశ్వరః. తన చమత్కారమగు శక్తిచే శివుడు శ్రోత్రమును అనుసరించినవాడే చెవులకు వినికిడి హియరింగ్ ని ప్రసాదిస్తున్నారు. వినబడు విషయములు కూడా శివచైతన్యమే. పరమేశ్వరుడు ప్రవేశించి మనస్సును ఆత్మయందు అధ్యస్థముగా ఆస్ ఇన్నర్ ప్లెస్డ్ కలిగి ఉంటున్నాడు. మనస్త్వం తస్య సత్వస్థో దదాతి నియమేనతో. 12. సా ఏవ విదితాదన్యస్తథైవా విదితాదపి. మనస్త్వం తస్య సత్వస్థో దదాతి నియమేవ నాతు. సా ఏవ విదితాత్ అన్యః తథైవ అవిదితాతపి. పరమేశ్వరుడే సత్వస్థుడై ఉనికి ప్రదర్శన సంకల్పుడై మనస్సును ప్రసాదించువాడే ఉంటున్నారు. ఈ జీవుడు తెలియబడేదానికి తెలియబడనిదానికి కూడా వేరుగా పరమాత్మస్వరూపుడై ఉన్నాడు. అన్యేషామింద్రియాణం తు కల్పితానామపి స్వర. 13. అన్యేషాం ఇంద్రియాణం తు కల్పితానామపి ఈశ్వరః. ఈశ్వరుడు కల్పితమే అయినట్టి తదితర ఇంద్రియములుగా కూడా విస్తరించువారే ఉన్నారు. తత్తద్రూపమను ప్రాప్య దదాతి నియమేనతు. తత్తత్ రూపం అనుప్రాప్య దదాతి నియమేనతు. ఈశ్వరుడే ఆయా చెవులు కళ్ళు మొదలైన ఇంద్రియములను విశేషములుగా కల్పించుకొని పొంది ప్రవేశించి వాటియందు ఇంద్రియానుభవములను నియమించుచున్నారు. తతశ్చక్షుశ్చ వాక్చైవ మనశ్చాన్యాని ఖాని చ. 14. న గచ్చంతి స్వయనజ్యోతిస్వభావే పరమాత్మని. తతః చక్షుశ్చ వాక్చైవ మనశ్చ అన్యాని ఖాని చ. న గచ్చంతి స్వయంజ్యోతియః స్వభావే పరమాత్మని. పరమాత్మచే స్వయం కృతంగా నియమించబడిన కళ్ళు చెవులు తదితరములన్నీ స్వయం జ్యోతి స్వభావుడగు పరమాత్మను కప్పి ఉంచగలవా? లేనేలేదు. అవి ప్రకృతిలోని విశేషములు మాత్రమే అయి ఉంటాయేగాని ఇంద్రియములు పరమాత్మను పొందలేవు, చేరలేవు, కప్పి ఉంచలేవు. అకర్తృవిషయ ప్రత్యక్ ప్రకాశం స్వాత్మనేవతు. 15. వినా తర్క ప్రమాణాభ్యాం బ్రహ్మయో వేదవేద సహ. 7. అకర్తృ విషయ ప్రత్యక్ ప్రకాశం స్వాత్మనేవతు. వినా తర్క ప్రమాణాభ్యాం బ్రహ్మయో వేదవేద సహ. ఈ జగత్ దృశ్యరూపంగా సిద్ధిస్తున్న ఇంద్రియ విషయములు స్వయం కర్తృత్వములు కావు, అవి జడములు మాత్రమే. అవన్నీ కూడా స్వాత్మ యొక్క చైతన్య ప్రకాశము చేతనే అనుభూతి రూపంగా రూపుదిద్దుకొని ఉంటున్నాయి. సమస్త తర్క ప్రమాణములు లోజిక్స్ ఆన్ స్టాండర్డైజ్డ్ వ్యూజ్ దాటిపోయి ఎవడైతే అట్టి ఆత్మను తెలుసుకుంటాడో అట్టివాడు సమస్తము గురించి తెలుసుకున్నవాడు అగుచున్నాడు. ప్రత్యేగాత్మ పరంజ్యోతిర్మాయా సాతు మహత్తమః. 16. తథా సతి కథం మాయాసంభవః ప్రత్యేగాత్మని. ప్రత్యేగాత్మ పరంజ్యోతియః మాయా సాతు మహత్తమః. తథా సతి కథం మాయాసంభవః ప్రత్యేగాత్మని. ప్రత్యేగాత్మ సమస్తమునకు వేరైనట్టి ఆత్మ పరంజ్యోతి స్వరూపము. అట్టి ఆత్మ యొక్క మాయ మహత్తమమైనది, సూపర్లెటివ్లీ మహిమ గలది. అయితే అత్యంత నిర్మలము, మహత్తమము, కేవలము, అద్వితీయము అగు ప్రత్యేగాత్మ యందు మాయా అనున్నది మాత్రం ఎట్లా సంభవం? దర్పణంలో వస్తువులు కనిపిస్తూ ఉన్నప్పటికీ దర్పణంలో అవి ఉండవు కదా. తస్మాత్ తర్క ప్రమాణాభ్యాం స్వానుభూత్యా చచ్చిద్ఘనే. 17. స్వప్రకాశేకసం సిద్ధే నాస్తి మాయా పరాత్మని. తస్మాత్ తర్క ప్రమాణాభ్యాం స్వానుభూత్యా చచ్చిద్ఘనే. స్వప్రకాశేక సంసిద్ధే నాస్తి మాయా పరాత్మని. కాబట్టి ఈ జీవుడు శాస్త్ర ప్రమాణపూర్వక తర్కముచేతను స్వానుభవముచేతను తనయందే చిద్ఘనమును దర్శించునుగాక, సిద్ధించుకొనునుగాక. అంతేగాని మనోదర్పణమునందో జగద్దృశ్యమునందో కాదు. స్వయంప్రకాశము అయి పరాత్మ తనయందే స్వానుభవముగా ఆత్మభావనగా సంసిద్ధము అగుచుండగా అద్దానియందు మాయకు చోటెక్కడిది? మాయ అనగా యామ స్వతహగా లేనిదే అగుచున్నది. వ్యావహారిక దృష్ట్యం విద్యా విద్యా నాచాన్యథ 18. వ్యావహారిక దృష్ట్యా అయం విద్యా విద్యా నచాన్యథ. వ్యావహారిక దృష్ట్యా మాత్రమే విద్య అవిద్య మాయ మొదలైనవి ఉన్నట్లుగా అనిపిస్తోంది. అన్యథా వస్తుతః వాస్తవానికి అవి లేవు. తత్వదృష్ట్యాతు నాస్త్యేవ తత్వమేవాస్తి కేవలం. తత్వదృష్ట్యాతు నాస్త్యేవ తత్వమేవ అస్తి కేవలం. తత్వదృష్ట్యా చూచినప్పుడు కేవలమగు తత్వం మాత్రమే ఉన్నది. మాయా విద్య అవిద్యేవని వ్యావహారిక దృష్టి మాత్రమే. ఆత్మప్రకాశము యొక్క వెలుగు చమత్కారమేగాని ఆత్మకు వేరుగా వ్యావహారికమైనంతా మొదలేదు. అందుకే అవన్నీ జ్ఞానబోధకు ఉపయోగించుకొని ఆ తరువాత విడిచివేసియే ఉండాలి. వ్యావహారిక దృష్టిస్తూ ప్రకాశవ్యభిచారిత 19. ప్రకాశ ఏవ సతతం తస్మాదద్వైత ఏవ హి. వ్యావహారిక దృష్టిస్తూ ప్రకాశ అవ్యభిచారిత ప్రకాశ ఏవ సతతం తస్మాత్ మౌనం హి యుజ్యతే. వ్యావహారిక తదితర సమస్త సందర్భములలోనూ సతతము నిర్విషయ మౌన ఆత్మప్రకాశమే సర్వత్రా ఏర్పడినదే ఉన్నది. ఎప్పటికీ ప్రకాశము ఉండియే తీరుతోంది కాబట్టి అది విషములకు ఆవలిది కనుక మౌనము అని వర్ణించబడుతోంది. అద్వైతమితి చోక్తిశ్చ ప్రకాశ వ్యభిచారత 20. ప్రకాశ ఏవ సతతం తస్మాన్ మౌనం హి యుజ్యతే అయమర్థో మహాన్యస్య స్వయమేవ ప్రకాశితః. 21. న సజీవో న చ బ్రహ్మ న చాన్యదపి కించన న తస్య వర్ణ విద్యంతే నాశ్రమాశ్చ తథైవ చ. 22. న తస్య ధర్మోధర్మశ్చ న నిషేధో విధిర్న చ అయం అద్ధో మహాన్యస్య స్వయమేవ ప్రకాశితః న సజీవో న చ బ్రహ్మ న చాన్యదపి కించన న తస్య వర్ణ విద్యంతే న ఆశ్రమాశ్చ తథైవ చ న తస్య ధర్మో అధర్మశ్చ న నిషేధో విధేహన చ. యవని పట్ల అయితే ఆత్మయే ఉన్నది. వ్యావహారికమైన విద్య అవిద్య మాయానునవే స్వతహగా లేనేలేవు అను మహత్తరమగు అర్థము స్వాభావికంగాను స్వయముగాను ప్రకాశితమై ఉంటుందో అట్టివాడు ఇక జీవుడు కాడు. సద్దరూపమగు బ్రహ్మము కాదు, మరింకేమి కూడా కాదు. అతని పట్ల వర్ణాశ్రమ ధర్మములు మొదలైనవన్నీ లేనివే అగుచున్నాయి. అతనికి సంబంధించి విధి డూస్ లేదు, నిషేధము డూ నోట్స్ ఉండజాలవు, ధర్మము అధర్మము అననవి కూడా ఉండజాలవు. యదా బ్రహ్మాత్మకం సర్వం విభాతి తత ఏవతు. 23. తదా దుఃఖాదిభేదోయమాభాసోపి నభాసతే. 8. యదా బ్రహ్మాత్మకం సర్వం విభాతి స్వత ఏవతు తదా దోహఖాది భేదో అయం ఆభాసోపి నభాసతే. ఎప్పుడైతే ఈ లోకములు ఈ జగత్తులుగా కనిపిస్తున్నదంతా కూడా స్వతహగానే బ్రహ్మత్మకముగా ప్రకాశమానమవుతుందో అనుభవైక వేద్యమవుతుందో తెలియవస్తుందో అప్పుడిక దోహకముల అభాస కించిత్ కూడా భాసించదు. జగజ్జీవాదరుపేణ పశ్యన్నపి పరాత్మవిత్. 24. న తత్పశ్యతి చిద్రూపం బ్రహ్మవస్త్వేవ పశ్యతి ధర్మధర్మిత్వవాత్తా చ భేదే సతి హి భిద్యతే. 25. జగత్ జీవాదరూపేణ పశ్యన్ అపి పరాత్మవిత్ న తత్పశ్యతి చిద్రూపం బ్రహ్మవస్తుతి పశ్యతి ధర్మధర్మిత్వవాత్తా చ భేదే సతి హి భిద్యతే. పరాత్మవేత్త ఇక్కడ జగత్తు జీవుడు మొదలైన రూపములుగా చూస్తూ ఉన్నప్పటికీ వాటినన్నిటినీ జగత్ జీవాత్మభేదముతో చూడడు. ఇదంతా చిద్రూప పరబ్రహ్మ వస్తువుగానే బ్రహ్మ పదార్థంగానే సర్వదా దర్శిస్తూ ఉంటాడు. ఆతని పట్ల అనేకమంతా ఏకదృష్టియే అగుచున్నది. ధర్మము ధర్మిల మధ్యగల భేదవార్తలన్నీ ఆతని పట్ల చెదిరిపోయినవి అవుతాయి. భేదాభేదస్తథా భేదాభేదః సాక్షాత్ పరాత్మన నాస్తి స్వాత్మాతిరేకేణ స్వయమేవాస్తి సర్వదా. 26. బ్రహ్మైవ విద్యతే సాక్షాద్వస్తుతో వస్తుతోపి చ భేద అభేదః తథా భేదాభేదః సాక్షాత్ పరాత్మనః. నాస్తి స్వాత్మాతిరేకేణ స్వయమేవ అస్తి సర్వదా. బ్రహ్మైవ విద్యతే సాక్షాత్ వస్తుకో అవస్తుకో పీచ. భేద అభేదములన్నీ భేదాభేదములకు ఆవలివాడగు పరమాత్మ యొక్క సమక్షంలో స్వతహగానే వీగిపోతాయి. ఆత్మకు వేరే ఎక్కడా ఏదీ ఏకించిత్ కూడా మొదలే లేదు. ఆత్మయే స్వయముగా సర్వదా సర్వత్రా వేంచేసినదైయున్నది. వస్తువుగాను అవస్తువుగాను ఉన్నదంతా కూడా సాక్షాత్ బ్రహ్మమే అయి ఉన్నది. తథైవ బ్రహ్మవిజ్ఞాని కిం గృహ్ణతి జహాతి కిం తీరవే ఏడు అధిష్టానమనోపమ్యమవ మనసగోచరం. తదైవ బ్రహ్మవిజ్ఞాని కిం గృహాణతి జహాతి కిం అధిష్టానం అనౌపమ్యం అవాక్మానసగోచరం. అట్టి బ్రహ్మము గురించి ఎరిగియున్న బ్రహ్మజ్ఞాని ఈ దృశ్య జగత్తులో దేనిని స్వీకరిస్తాడు, దేనిని వదులుతాడు, ఏది స్వీకరించడు వదలడు? బంగారు ఆభరణములకు బంగారము వలెనే పరబ్రహ్మము సమస్తమునకు అధిష్టానమైనట్టిది. ఏ అపమానములతోనూ నిర్దేశించి చెప్పబడజాలదు. వాక్కుకు మనస్సును అందక అవాక్మానస గోచరమైనట్టిది. యత్తదృశ్యమగ్రాహ్యమగోత్రం రూపవర్జితం 28 అచక్షుశ్రోత్రమతేయర్థం తదపాణిపదం తథా. యత్తత్ అదృశ్యం అగ్రాహ్యం అగోత్రం రూపవర్జితం ఆచక్షుః శ్రోత్రం అత్యర్థం తత్ అపాణిపాదం తథా. ఏదేదైతే దృశ్యములో కనబడే ఒకానొక వస్తు దృశ్య వంటిది కాదో, ఆలోచనలకు అగ్రాహ్యమో గ్రహించరానిదో, గోత్ర విభాగ సంబంధమైనది కాదో, రూపములేనట్టిదో, కళ్లకు కనబడనిదో, వినికిడిచే అర్థము కానిదో, దేనికీ కాళ్ళు చేతులు లేవో, రాకపోకల కదలికలు లేవో, అదియే ఆత్మతత్వము. నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం చ తదవ్యయం 29 బ్రహ్మేవేదమమృతం. నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం చ తత్ అవ్యయం బ్రహ్మైవ ఇదం అమృతం. ఏది త్రికాలములలోనూ నిత్యము అననిత్యము అయి ఉన్నట్టిదో, రాజ్యమునకు రాజు వలే, ఏది సమస్తమునకు విభువో కథారచయిత కథలో వలే, ఏది సర్వగతమో సాకారము కంటే కూడా సూక్ష్మతి సూక్ష్మమో, ఏది వ్యయము స్పెయింట్ ఓఫ్ అనే ధర్మము లేనిదే అవ్యయమో అట్టి అమృతరూపమగు బ్రహ్మమే ఇదంతా ఈ సమస్తము కూడా. తత్పురస్తాద్ బ్రహ్మానందం పరమం చైవ పశ్చాత్ బ్రహ్మానందం పరమం దక్షిణేచ బ్రహ్మానందం పరమం చోత్తరేచ 30 తత్పురస్తాత్ బ్రహ్మానందం పరమంచేవ పశ్చాత్ బ్రహ్మానందం పరమం దక్షిణేచ బ్రహ్మానందం పరమం చ ఉత్తరేచ. అట్టి పరబ్రహ్మమునకు ముందుగా ఉన్న రూపము బ్రహ్మానందము, తరువాత ఉన్నది పరమానందము, దక్షిణముగా ఉన్నది పరమగు బ్రహ్మానందము, ఉత్తరముగా ఉన్నది పరమగు ఆ బ్రహ్మానందమే. అన్నివైపులా బ్రహ్మానందమే ఆక్రమించి ఉన్నది. బ్రహ్మానందమే అద్దాని స్వాభావిక విన్యాసము. స్వాత్మన్యవ స్వయం సర్వం సదా పశ్యతి నిర్భయః తదా ముక్తో న ముక్తశ్చ బద్ధస్యేవ విముక్తత 31 స్వాత్మన్యేన స్వయం సర్వం సదా పశ్యతి నిర్భయః తదా ముక్తో న ముక్తశ్చ బద్ధస్యేవ విముక్తత. ఆత్మదర్శి తన ఆత్మయందే ఈ సమస్తమును స్వయముగా నిర్భయముగా నిస్సంశయముగా దర్శిస్తున్నాడు. అట్టివాడు ముక్తుడే అయినప్పటికీ తనయందు దర్శించే ఈ జగత్తులను విడువనివాడే కనుక అముక్తుడే. సమస్తము నుండి విముక్తుడే అయి కూడా ఏదీ వదలటము లేదు కాబట్టి బద్ధుడు కూడా. ఏవం రూపా పరా విద్యా సత్యేన తపసాపీచ బ్రహ్మచర్యాదిభిర్ధర్మైర్లభ్యా వేదాంతవత్మన 32 ఏవం రూపే పరా విద్యా సత్యేన తపసాపీచ బ్రహ్మచర్యాదిభి భక్తయః లభ్యా వేదాంతవత్మన. తెలియబడేదానికి ఆవల తెలుసుకునివాడు దనర్ ప్రయర్ టు ఓల్ నోనింగ్స్ వేంచేసి ఉన్నాడు. అతడు అసత్యమును అధిగమించి సత్యమును ఆశ్రయించటంచేతను, బ్రహ్మమునే ఉపాసిస్తూ బ్రహ్మచర్యము నిర్వర్తించుటచేతను, భక్తిచేతను అట్టి పరావిద్యను పొందుచున్నాడు. స్వశరీరే స్వైనజ్యోతిస్వరూపం పారమార్థికం క్షీణదోషః ప్రపశ్యంతి నేతరే మాయావృతాః 33 స్వశరీరే స్వయం జ్యోతియః స్వరూపం పారమార్థికం క్షీణదోషాః ప్రపశ్యంతి నేతరే మాయావృతాః. అట్టివాడు స్వయంజ్యోతి స్వరూపమగు పారమార్థిక స్వరూపమును స్వశరీరంలోనే సందర్శిస్తున్నాడు. దృష్టికి సంబంధించిన సమస్త దోషములు కలగగా అట్టి వేదాంతజ్ఞాని తనయందే పరమాత్మను గమనిస్తున్నాడు. మాయదృష్టితో ఆవుతమైన బుద్ధిగల తదితరులు పరమాత్మను ఎక్కడ కూడా బాహ్యభ్యంతరములలో దర్శించలేకపోతున్నారు. ఏవం స్వరూప విజ్ఞానం యస్య కస్యాస్తి యోగినః కుత్రచిద్గమనం నాస్తి తస్య సంపూర్ణరూపిణః 34. ఏవం స్వరూప విజ్ఞానం యస్య కస్యాస్తి యోగినః కుత్రచిద్గమనం నాస్తి తస్య సంపూర్ణరూపిణః. ఏ యోగి లేక యోగసిద్ధుడైతే అంతరహృదయములో సర్వాత్మకుని ఆత్మయందు దర్శనము అనబడే స్వరూప విజ్ఞానము కలిగి ఉంటాడో సంపూర్ణరూపి పూర్ణస్వరూపుడు అగు అతనికి ఒక లోకము నుండి మరొక లోకమునకు రాకపోకలు అనబడే గమనాగమనములు ఉండవు. ఆకాశమేకం సంపూర్ణం కుత్రచిన్న హి గచ్చతి తద్వద్రమాత్మవిచ్ఛరేష్ఠ కుత్రచిన్నైవ గచ్చతి. 35. అభక్ష్యస్య నివృత్త్యాతు విశుద్ధం హృదయం భవేత్. ఆకాశం ఏకం సంపూర్ణం కుత్రచిత్ నహి గచ్చతి తద్వత్ బ్రహ్మాత్మవిత్ శ్రేష్ఠః కుత్రచిత్ నైవ గచ్చతి అభక్ష్యస్య నివృత్త్యాతు విశుద్ధం హృదయం భవేత్. సంపూర్ణము సర్వగతము అగు ఆకాశము ఏ విధంగా ఎక్కడికో వెళ్లటము ఎక్కడి నుండో రావటము అననవే ఉండవో అదేవిధంగా బ్రహ్మమును గురించి ఎరిగి బ్రహ్మము తానేయున్న బ్రహ్మాత్మవిశ్రేష్ఠునికి ఎక్కడి నుండి ఎక్కడికి రాక పోకలు ఉండవు. అట్టివారు అభక్ష్యము పొందకూడనివి అనుభవించకూడనివి పొందకుండానే ఉన్నవారే సమస్త అభక్ష్యముల నుండి విముక్తులై విశుద్ధమగు హృదయమునందు అఖండమగు ఆత్మను దర్శిస్తూ స్వహృదయమునందే ఆత్మస్వరూపులై ఉంటున్నారు. ఆహారశుద్ధౌ చిత్తస్య విశుద్ధిర్భవతి స్వతః. 36. చిత్తశుద్ధౌ క్రమాజ్ఞానం తృట్యంతి గ్రంథయః స్ఫుటం. ఆహారశుద్ధౌ చిత్తస్య విశుద్ధ్యః భవతి స్వతః చిత్తశుద్ధౌ క్రమాత్ జ్ఞానం తృట్యంతే గ్రంథయః స్ఫుటం. ఇంద్రియములతో శాస్త్రానుగతంగా స్వీకరించవలసినవి స్వీకరిస్తూ త్యజించవలసిన కామక్రోధాదులను త్యజిస్తూ ఆహారము ఇంద్రియ విషయములు సంబంధించిన శుద్ధి పొందుచున్నారు. తద్వారా ఇష్టాయిష్ట రూపములతో కూడిన చిత్తము యొక్క శుద్ధి స్వతహగానే అతనియందు కలుగుతుంది. చిత్తశుద్ధిచే జ్ఞానము క్రమంగా వికసించగలదు. అట్టి జ్ఞానముచే హృదయ గ్రంథులు విడిపోతాయి. అభక్ష్యం బ్రహ్మవిజ్ఞానవహీన సేవ దేహినః. 37. న సమ్యజ్ఞానినస్తద్వత్స్వరూపం సకలం ఖలు. అభక్ష్యం బ్రహ్మవిజ్ఞాన విహీనస్యేవ దేహినః స సమ్యక్ జ్ఞానినః తద్వత్ స్వరూపం సకలం ఖలు. ఇంకా కూడా సమ్యజ్ఞానికి ఈ జగత్తంతా తన యొక్క స్వాభావిక చమత్కార స్వరూపమే అవుతుంది. అందుచేత బ్రహ్మజ్ఞానికి ఇక్కడ అభక్ష్యము అంటూ ఏదీ ఉండదు. బ్రహ్మజ్ఞాన విహీననికో ఆతనిచే స్వీకరించబడేదంతా అభక్ష్యమేగా పరిణమించగలదు. అహమన్నం సదాన్నద ఇతి హి బ్రహ్మవేదనం. 38. బ్రహ్మవిద్రసతి జ్ఞానాత్ సర్వం బ్రహ్మాత్మనేవతు. 10. అహం అన్నం సదా అన్నద ఇతి హి బ్రహ్మవేదనం. బ్రహ్మవిద్రసతి జ్ఞానాత్ సర్వం బ్రహ్మాత్మనేవతు. బ్రహ్మజ్ఞానము కలవాడు నేనే అన్నమును ఐ ఆమ్ ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ నేనే అన్నాదుడను కూడా ఐ ఆమ్ ద మేకర్ వర్కర్ ఫోర్ ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ అని ఎరిగి ఉంటున్నాడు. బ్రహ్మము ఎరిగిన బ్రహ్మవేత్త సమస్తము బ్రహ్మమే అను బ్రహ్మాత్మ జ్ఞానమును ఏమాత్రము ఏ సందర్భములోనూ విడువడు. బ్రహ్మక్షత్రాదికం సర్వం యస్య స్యాదోదనం సదా. 39. యస్యోపసచనం మృత్యుస్తం జ్ఞానీ తాదృశః ఖలు. బ్రహ్మస్వరూప విజ్ఞానాజగద్భోజ్యం భవేత్ ఖలు. 40. బ్రహ్మక్షత్రాదికం సర్వం యస్యస్య ఆదోదనం సదా యస్యస్యాదోదనం సదా యస్య ఉపసేచనం మృత్యః తంజానీ తాదృశః ఖలు. బ్రహ్మస్వరూప విజ్ఞానాత్ జగద్భోజ్యం భవేత్ కిల. ఏ ఆత్మకు పరబ్రహ్మమునకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనబడేదంతా ఆదోదనము ఆహారము అగుచున్నదో ఎవనికి మృత్యువు కూడా ఉపసేచనము ఉపాహారము టిఫిన్ వంటిది అవుతోందో అట్టి పరమాత్మ పురుష స్వరూపమే తానని గ్రహించినవాడు ఆత్మజ్ఞాని. బ్రహ్మము గురించిన స్వరూప విజ్ఞానము సిద్ధించుకున్నవానికి ఈ జగత్తంతా కూడా తాను భోగించు వస్తువుగా ఆగుచున్నది. జగదాత్మతయా భాతి యదా భోజ్యం భవేత్ తదా బ్రహ్మస్వాత్మతయా నిత్యం భక్షితం సకలం తదా నలభే ఒక్క యదాభాసేన రూపేణ జగద్భోజ్యం భవేత్ తత్ మానతః స్వాత్మనా భాతం భక్షితం భవతి ధ్రువం నలభే రెండు. జగత్ ఆత్మతయా భాతి యదా భోజ్యం భవేత్ తదా కిల బ్రహ్మస్వాత్మతయా నిత్యం భక్షితం సకలం తదా యత్ ఆభాసేన రూపేణ జగత్ భోజ్యం భవేత్తు తత్ మానతః స్వాత్మనా భాతం భక్షితం భవతి ధ్రవం. జగత్తంతా ఆత్మయే అయి ఉన్నప్పుడు ఈ జగత్తు ఆత్మకు భోజ్య వస్తువు. అయితే ఏది కాని ఈ జగత్తు ఆత్మకు భోజ్య వస్తువు సంథింగ్ దాట్ ఈజ్ ఎంజాయబుల్ ఎట్లా అవుతుంది? ఎట్లా అంటే బ్రహ్మమే స్వాత్మమయము అయి ఈ సమస్తమును ఆస్వాదిస్తూ ఉన్నది కాబట్టి. ఎప్పుడైతే ఆభాస లేనిది ఉన్నట్లుగా తోచటం రూపంగా ఈ జగత్తు సత్యమగు ఆత్మకు భోజ్యవస్తువు అవుతోందో అప్పుడు ఇక ఇదంతా స్వాత్మకు భక్షిత భుజింపబడే వస్తువు అవటం ధ్రువమే నిజమే అవుతుంది. స్వస్వరూపం స్వయం భుంక్తే నాస్తి భోజ్యం పృథక్ స్వతః అస్తి చేదస్థితారూపం బ్రహ్మైవ స్థిత్వలక్షణం. నలభే మూడు. స్వస్వరూపం స్వయం భుక్తే నాస్తి భోజ్యం పృథక్ స్వతః అస్తిచేత్ అస్తితారూపం బ్రహ్మైవ అస్తిత్వలక్షణం. వాస్తవానికి ఆత్మ తన యొక్క స్వస్వరూపమునే జగత్తుగా అనుభవిస్తోంది. అంతేగాని జగత్తు తనకు బాహ్యమైన భోజ్య వస్తువుగా కాదు. ఒకవేళ ఈ జగత్తు ఉన్నది అని అనుకుంటే బ్రహ్మమే ఈ జగత్తును తన యొక్క అస్తిత్వలక్షణముగా కలిగి ఉంటోంది అనవలసిందే. అస్థితాలక్షణ సత్తా సత్తా బ్రహ్మణ చాపర నాస్తి సత్తాత్రేకేణ నాస్తి మాయా చ వస్తుతః. నలభే నాలుగు. అస్థితాలక్షణ సత్తా సత్తా బ్రహ్మణ చ అపర నాస్తి సత్తా అత్రేకేణ నాస్తి మాయా చ వస్తుతః. అస్తి ఉన్నది అననదే సత్తా, సత్తా అననది బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మమునకు వేరైన సత్తా దేనికీ లేదు, సత్తకు వేరే ఏదీ లేదు, వస్తుతః మాయ అననదేదీ లేదు. అందుకే యా మా ఏదీ లేదో అని మాయ నిర్వచించబడుతోంది. యోగినాం ఆత్మనిష్టానాం మాయా స్వాత్మని కల్పిత, యోగినాం ఆత్మనిష్టానాం మాయా స్వాత్మని కల్పిత. యోగికి ఆత్మనిష్ట యొక్క దృష్టిచే మాయ అనబడేది స్వకీయమగు ఆత్మ యొక్క స్వయం కల్పితము మాత్రమే. సాక్షిరూపతయా భాతి బ్రహ్మజ్ఞానేన బాధిత. నలభే ఐదు. సాక్షిరూపతయా భాతి బ్రహ్మజ్ఞానేన బాధిత. బ్రహ్మజ్ఞానముచే మాయ అనబడేది బాధించబడినదే. కేవలమగు నిర్విషయ సాక్షిత్వమే సర్వత్రా స్వానుభవమవుతోంది. మాయకు ఆత్మయే సాక్షి, సాక్షి అగు ఆత్మయే ఉన్నది. మాయ ఆత్మకు స్వయం కల్పితం మాత్రమే. మాయ అనబడేది ఆత్మకు వేరుగా లేదు. బ్రహ్మవిజ్ఞాన సంపన్న ప్రతీతమఖిలం జగత్ పశ్యన్నపి సదా నైవ పశ్యతి స్వాత్మనః పృథక్. నలభే ఆరు. ఇక్యుపనిషత్. బ్రహ్మవిజ్ఞాన సంపన్న ప్రతీతం అఖిలం జగత్ పశ్యన్ అపి సదా నైవ పశ్యతి స్వాత్మనః పృథక్. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు ఈ ప్రతీతము ప్రదర్శనము అగుచున్న సమస్త జగత్తును జగత్తుగా చూస్తూనే స్వస్వరూపాత్మగా ఆస్వాదిస్తూ ఉంటున్నాడు. అనేకంగా కనిపిస్తున్న ఈ జగత్తు బ్రహ్మజ్ఞానికి ఏకమగు ఆత్మగా అనుక్షణికము స్వాభావికము అయి అనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా స్వయంభువు బ్రహ్మ తన మానసపుత్రులకు కామేశ్వర వైశ్రవణ బ్రహ్మపుత్ర వాలఖిల్యులకు ఆత్మజ్ఞానము బోధించారు. పాశుపత బ్రహ్మోపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః. ఇతి అథర్వణ వేదాంతర్గత పాశుపత బ్రహ్మోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.